ఆత్మదృష్టి విశుద్ధమంతకరణం స్వరూపే నివేశ్య సాక్షిణ్యవబోధమాత్రే శనై ఎనిమిది శనై నర్నిశ్చలతాముపానయన్ పూర్ణత్వమేవాను విలోకయేత్. 384 విశుద్ధం రజస్తమోగుణములతో శూన్యమైన అస్తహకరణం అంతఃకరణమును అవబోధమాత్రే జ్ఞానమాత్ర స్వరూపమైన అనగా ఉపాధిశూన్యమైన సాక్షిని సాక్షిత్వముతో అపలక్షితమగు స్వరూపే స్వరూపమునందు నివేళ్య నిలిపి సనేహ సనేహ మెల్లమెల్లగా నిశ్చలతాం నిశ్చలత్వమును ఉపానయన్ పొందించుచు అనగా అచటనే ఉండుటయందు ప్రయత్నము చేయుచు. తతః అటుపిమ్మట పూర్ణత్వమేవ పూర్ణత్వమునే అనువిలోకయేత్ చూడవలెను అద్దము తీసివేయగనే ప్రతిబింబము ముఖముగనే అయినట్లు అన్ని వృత్తులను నిరోధించిన పిమ్మట చీదాభాసము కూడా బింబమైన బ్రహ్మగనే అగును అని భావము. అవ ఈ విధముగా అఖండాకార వృత్తిచే అజ్ఞానావరణము భగ్నము కాగా దానివలన కలిగిన విక్షేపములు కూడా దూరముగా తొలగిపోవును అను నభిప్రాయముతో చెప్పుచున్నాడు. 441 ఆత్మదృష్టి దేహేంద్రియ ప్రాణమనో హమాదిభ్యః స్వాజ్ఞానణపైరఖిలే రూపాధిభ్యః విముక్తమాత్మానమఖండ రూపం పూర్ణం మహాకాశమివావలోకయన్. 385 ఈ స్వాజ్ఞానక పయః తన అజ్ఞానముచే కల్పితములగు దేహేంద్రియ ప్రాణమనో హమాదిభ్యః దేహము ఇంద్రియములు మనస్సు అహంకారము మొదలగు అభికై సమస్తమైన ఉపాధిభ్యః ఉపాధులచే విముక్తం విడువబడిన అఖద్దరూపం అఖండరూపమైనదియు పూర్ణం పూర్ణమైనదియు అగు ఆత్మానం ఆత్మను మహాకాశమివ మహాకాళ మునుపలే అవలోకయేత్ చూడపలేను. దీనికి వ్యాఖ్యానము లేదు. తావ పై శ్లోకములోని 4వ పాదము యొక్క అర్థమును ఉపపాదించుచు దార్ఘాంతికమున సమన్వయించుచున్నాడు. ఘటకల సకసుల సూచిముఖ్యయః గగనముపాధిశతే విముక్తమేకం భవతి న వివిధం తథైవ శుద్ధం పరమహమాది విముక్తమేకమేన. 386 ఘట కలస కుసుల సూచిముఖ్యై చిన్నవి పెద్దవి అయిన ఘటము కలసము పొణక సూదమొదలగు ఈ ముఖ్య పదముచే పాసకూపాధులను గ్రహింపవలెను ఉపాధికతయః సూచ్యాకాశము పాసకాశము మొదలగు పేరు వేరు వ్యవహారములకు కారణభూతములగు పేలకొలది ఉపాధులచే విముక్తం విడువబడిన గగనం ఆకాశము ఏకం ఒక్కటిగనే భపతి అగును మహాకాశమని వ్యవహరింపబడును. అవాస్తవమున వివిధం అనేక విధములైనది నద్ కాదు తరేప అట్లే అహమాది విముక్తం అహంకారాదులచే విడువబడిన శుద్ధం శుద్ధమైన పరం బ్రహ్మ అహమాది విముక్తం అహంకారాదులచే విముక్తమై ఏకమేవ ఒక్కటిగనే ఉండును. 442 శ్రీవివేక చూడామణి అవ ఉపాధులు అసత్యములుగాన దారాంతికమగు ఆత్మ విషయమున ఏకత్వజ్ఞానము సులభమని చెప్పుచున్నాడు. బ్రహ్మాద్యాః సమూపర్యంతా ముషామాత్రా ఉపాధయః తతః పూర్ణం స్వమాత్మానం పశ్యేదేకాత్మనా స్థితం. 387 బ్రహ్మాద్యాః సమష్టి లింగశరీరాభిమాని చతుర్దశ భువనాధి పతియు నగు బ్రహ్మ మొదలైనవియు స్తంభపర్యంతాః అతిసూక్ష్మమైన స్తంభమనెడు జంతువు వరకును గల ఉపాధయః ఉపాధులు అనగా భేదహేతువులగు దేహములు మూషామాత్రాః మిథ్యమైనవి సర్వాధిష్ఠానమైన బ్రహ్మయందు కల్పితములు వాస్తవమైనవి కాదు బాధితయోగ్యమైనదని యర్థము. తతః విమర్శింపగా వాటికి ప్రతీతి లేదుగాన ఏకాత్మనా స్థితం ప్రళయకాల సముద్రము వలె ఒకే స్వరూపముతో ఉన్నదియు పూర్ణం త్రివిధ పరిచ్ఛేదములు లేని స్వం ఆత్మానం తన ముఖ్య రూపమగు బ్రహ్మను పశ్యేత్ సాక్షాత్కరింపజేసుకొనవలెను. యత్ర భ్రాంత్యా కల్పితం యద్వివేకే తత్తమాత్రం నైవ తస్మాద్ విభిన్నం భ్రాంతోర్నాశే భ్రాంతి దృష్టాహితత్వం రజ్జుస్తమాద్ విశ్వమాత్మస్వరూపం. 388 యత్ ఏ వస్తువు యత్ర ఏ అధిష్టానమునందు భ్రాంత్యా భ్రాంతి చేత కల్పితం ఆరోపింపబడినదో తత్ ఆ వస్తువు వివేకే వివేకము కలుగగనే తన్మాత్రం అధిష్టానమాత్రమై అగును తస్మాత్ దానికంటే విభిన్నం భిన్నమైనది నైవ కాదు. దానే నాసే బాగుగా పరిశీలించుటచే కలిగిన ఇది సర్పము కాదు అను నిషేధముచే ఇది సర్పము అనెడు భ్రాంతి నశింపగనే భ్రాంతి దృష్టాహితత్వం భ్రాంతిచే చూడబడిన సర్పము యొక్క స్వరూపము రజ్జుహ రజ్జువే. తస్మాత్ ఆ కారణము వలన అనగా ఆధాత ఆదేశో నేతి నేతి ఇత్యాది వాక్యము ఆత్మదృష్టి 448 లచే కలిగిన నిషేధ జ్ఞానముచే విశ్వం సకల ప్రపంచము ఆత్మస్వరూపమధిష్టానాత్మస్వరూపమైనది. అందుచే రజ్జు సర్పమువలెనే ఇది కూడా మరల భాసింపదని భావము. స్వయం బ్రహ్మ స్వయం విష్ణుః స్వయమనః స్వయం శివః స్వయం విశ్వమిదం సర్వం స్వస్మాదన్యన్న కించన 389. స్వయం తానే అనగా ఆత్మయే బ్రహ్మ బ్రహ్మ స్వయం తానే విష్ణుః విష్ణువు స్వయం తానే ఇంద్రః ఇంద్రుడు స్వయం తానే శివః శివుడు స్వయం తానే ఇదం ఈ సర్వం సమస్తమైన విశ్వం ప్రపంచము. స్వస్మాత్ తనకంటే అన్యత్ భిన్నమైనది కించిత్ ఏదియు న విద్యతే లేదు. ప్రతిపేదే అహం మనురభవం తద్ధే తత్పశ్యను శిర్వామదేవ సూర్యశ్చ ఆత్మస్వరూప సాక్షాత్కారమును పొందిన వామదేవ ఋషి నేనే మనువునే యుంటిని నేనే సూర్యుడను అని గ్రహించెను. స యశ్చాయం పురుషే యశ్చ సవాదిత్యే స ఏకః పురుషుని యందు ఏ ఆత్మస్వరూపమున్నదో ఈ ఆదిత్యునియందు ఏదియున్నదో అది ఒక్కటే ఇత్యాది శృతులననుసరించి ఒకే చైతన్యము ఉపాధి భేదముచే బ్రహేనియు విష్ణువనియు శివుడనియు ఇంద్రుడనియు వ్యవహరింపబడుచున్నది. ఒకే రజ్జువును చూచి సర్పమనియు దండమనియు జలధారయనియు నేలబీటయనియు కల్పించినట్లు ఈ విశ్వమంతయు స్వయమే అనగా బ్రహ్మయే. బ్రహ్మకంటే భిన్నమైనదేదియును లేదు. విశేషములన్నీయు సామాన్యమునందు కల్పితమైనవే. నేను స్వయముగా చూచున్నాను నీవు స్వయముగా చూడుము అతడు స్వయముగా చూచెను ఇత్యాది వ్యవహారములలో శ్రీవివేక చూడామని నేను నీవు అతడు అననవి మారుచున్నను స్వయం అననది మాత్రము మార్పు చెందక అన్నింటియందును అనుస్యూతముగా వచ్చుచున్నది. ఈ విధముగా అనువర్తించుచున్న స్వయం పదార్థమైన ఆత్మయందు విశేషము లన్నీయు కల్పితములు. దానికంటే భిన్నముగ లేవని భావము అవ. బ్రహ్మేవేద మమూతం పురస్తాద్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ దక్షిణతశ్చాత్తరేణ అహమేవధస్తాత్ ఆత్మవధస్తాల్ తూర్పు పడమర దక్షిణము ఉత్తరము అంతటను బ్రహ్మయేయున్నది. క్రింద కూడా నేనే ఉన్నాను క్రింద ఆత్మయే ఉన్నది ఇత్యాది ముండక ఛాందోగ్యాది శృతులార్థమును ధ్యానము దృఢ మగుటకును అఖండాకార వృత్తి ఏర్పడుటకును ఉపదేశించుచున్నాడు. అంతః స్వయం చాపి బహేహ స్వయం చ స్వయం పురస్తా స్వయమేవ పశ్చాత్ స్వయం హ్యవాచ్యాం స్వయమప్యదీచ్యాం తథోపరిష్టాత్ స్వయమప్యధస్తాత్ 390. అంతః లోపల స్వయం తానే బహేహ చ బయట కూడా స్వయం తానే పురస్తాత్ ఎదుటను పశ్చాచ్చ వెనుకను కూడా స్వయం తానే అవాచ్యాం పశ్చిమమునందు స్వయం తానే ఉదిబ్యామపి ఉత్తరమునందును స్వయం తానే తథా మరియు ఉపరిష్టాత్ పైనను అధస్తాదపి క్రిందను కూడా స్వయం తానే తరంగ ఫెనభ్రమ బుద్బుదాది సర్వం స్వరూపేణ జలం యథా తథా చిదేవ దేహాద్యహమనమేతత్ సర్వం చిదేవైకరసం విశుద్ధం 391. ఆత్మదృష్టి 5. తరంగ ఫెనభ్రమ బుద్బుదాది తరంగములు నురుగు సుడులు బుడగలు మొదలైన స్వరూపేణ స్వరూపముచేత యథాయిట్లు జలం జలమో జల్భిన్నమైనదేదీను లేదో తథా అట్లే దేహాది దేహము మొదలు అహమంతం అహంకారాంతమైన ఏడిత్ సర్వం ఇది అంతయు విశుద్ధం శుద్ధమైనదియు ఏకరసం ఒకే స్వరూపముగల చిదేవ చిత్తు మాత్రమే. దేని స్ఫురణము లేనిచో ఏది స్ఫురింపదో అది దానికంటే భిన్నము కాదు. ఉదాహరణమునకు రజ్జు స్ఫురణము లేనిదే భాసింపని సర్పము రజ్జువు కంటే భిన్నము కాదు. అట్లే శ్రు తమేవ భానమనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విధాతి ఆత్మస్వరూపము భాసించుచుండగా మిగిలినవన్నీయు దానినే అనుసరించి భాసించుచున్నవి. ఇది ఎంతయు దాని భానము చేతనే భాసించుచున్నది అను శృతిననుసరించి ఆత్మధానము కంటే భిన్నమైన భానము లేకపోవుటచే అంతయు ఆత్మస్వరూపమే. సదేవేదం సర్వం జగదవగతం వా మనసియోహ సతోన్యన్నాస్త్యేవ ప్రకృతి పరసిన్ని స్థితవతః పృథక్ కిం మృత్స్నాయః కలసఘట కుంభాద్యవగతం వదత్యేషాభ్రాంతస్త్వమహమితి మాయామదిరయ. 392. ఇదం ఈ సర్వం సమస్తమైన జగత్ జగత్తు వామ్మనసయోహ వాక్కు చేతను మనస్సు చేతను సదేవ సద్రూపముగనే అవగతం తెలియచున్నది. ప్రకృతిపర సీమ్ని ప్రకృతి కంటే పరమైన బ్రహ్మయందు స్థితవతః ఉన్నవానికి సతః సత్తు కంటే అన్యత్ భిన్నమైనది నాస్త్యవలేదు. అవగతం భాసించుచున్న కలసఘట కుంభాది కలసఘట కుంభాదికము మృత్స్నాయ హమట్టి కంటే పృథక్ కీం భిన్నమైనదా? మాయామదరయ మాయనెడు మద్యముచేత భ్రాంతాహ భ్రాంతి పొందినవాడే జనుడు ఏషః ఇతడు త్వం నీవు అహం నేను ఇతి అని వదతి పలుకుచున్నాడు. 445. 448. శ్రీవివేకచూడామణి సనఘటః సనపటం సత్కుడ్యం అనగా ఘటము ఉన్నది పటము ఉన్నది గోడ ఉన్నది అను సామానాధికరణ్యమును బోధించు వాక్యములలో వేరు వేరు అర్థములు గల శబ్దములు ఒకే అర్థమును అనగా వస్తువును బోధించుచున్నవి. సన్ అను శబ్దము ఏ వస్తువును బోధించుచున్నదో ఘట అను శబ్దము కూడా ఆ వస్తువునే బోధించుచున్నయి. కావున దీనికి పదనిష్టమగు సామానాధికరణ్యమని పేరు. రద్ధే శబ్దానాం భిన్నవృత్తి హేతునాం సామానాధికరణ్యం భవతిత్యేవం వదంతి లాక్షణికాః. వేరు వేరు ప్రవృత్తి నిమిత్తములు గల అనగా అర్థములు గల శబ్దములు ఒకే అర్థమును బోధించుటకు సామానాధికరణ్యమని లాక్షణికులు చెప్పుదురు అని స్వాత్మనిరూపణమున చెప్పబడినది. మనస్సు చేతను అట్టి శబ్ద ప్రయోగము వలన కలిగిన జ్ఞానము చేతను ఈ జగత్తు అంతయు సద్రూపమైనదే అని తెలియచున్నది. వామ్మనసయోహ అనునది నిమిత్తార్థక సప్తమి వామ్మనస్సులచేత అని యర్థము లేదా వాక్ అనగా ఆయతదాత్మ్యమిదం సర్వం వాచారంభణం వికారో నామధేయం ఇత్యాది శృతి. మనస్సు అనగా ఏకత్ర వృత్తి జనివిపరీత క్రమతో బుద్ధ్యా ప్రవిలాప్య పంచభూతాని పరిశిష్టమాతృతత్వం పశ్యన్నాస్తే మునః శాస్త్రః. పంచభూతములను వాటి పుట్టుక ఏ క్రమమున జరిగినదో దానికి విపరీతమైన క్రమముచే కార్యమును కారణమునందు విలీనముచేగా మిగిలిన ఆత్మతత్వమును సాక్షాత్కరించుకుని ముని శాంతుడై ఉండును అని చెప్పిన విధమున అధిష్టానమునకు మాత్రము సంబంధించిన అఖండాకార వృత్తి. అట్టి వృత్తియందు బ్రహ్మకంటే భిన్న ముగ జగత్తు కనబడదు. అందుచే యహ చోరః సహ స్థాణుః ఎవడు దొంగయో అతడు మ్రాను అనగా ఇంతవరకును దొంగ అనుకున్నవాడు మానే అనునప్పుడు చోరత్వమును నిషేధించి స్థాణుత్వమును ఆత్మదృష్టి. 447. బోధించు వాక్యమునందు చోర స్థాణు శబ్దములకు సామానాధికరణ్యము ఉన్న విధముననే బ్రహ్మైవేదం సర్వం ఆయతదాత్మ్యమిదం సర్వం ఇత్యాది శృతివాక్యములందు ఏది జగత్తుగా భాసించినదో అది బ్రహ్మయే అని సామానాధికరణ్య ప్రయోగముచే జగత్తును బాధించి దానికి సద్రూపత్వము అనగా బ్రహ్మత్వము బోధింపబడుచున్నది. ఈ విషయము వెనుక విశదీకరింపబడినది. వామ్మనసయో అను వాక్యమున చెప్పిన విషయమును విశదీకరించుచున్నాడు. ప్రకృతి పరసీన్ని ఉపాదానముల యొక్క పిరావధియందు అనగా సర్వోపాదానమైన బ్రహ్మయందు స్థితవత ఉన్నవాని లేదా ప్రకృతి అనగా మూల ప్రకృతి అయిన మాయ దానికి పరసీమైన అనగా కల్పనాధిష్ఠానమైన నిర్గుణ బ్రహ్మయందు ఉన్నవారి దృష్టిలో సత్ కంటే భిన్నమైనదేదీ లేదు. యత్ర త్వస్య సర్వమాత్మైవాభూత్ తత్కేన కంపశ్యేత్ అని శృతి చెప్పుచున్నది. ఈ విధముగా ఉపాదానమైన అజ్ఞానముతో కూడా అన్నియు బాధింపబడునని చెప్పినట్లైనది. ఈ విషయమును దృష్టాం తమతో విశదీకరించున్నాడు. పూర్వము వేరైన వస్తువువలె భాసించిన ఘట్కలసకుంభాధికము బాగుగా పరిశీలించినచో మట్టి కంటే భిన్నముగా నున్నదా? ఈ విషయమునే భగవత్పాదులే మృతార్యభూతోపి 230 ఇత్యాది శ్లోకములలో సవిస్తరముగా చెప్పియున్నారు. మాయామదరముచే భ్రాంతి చెందినవాడే అవివేకి, ఈతడు నీవు నేను అని ఒకే వస్తువును గూర్చి వేరు వేరు విధములు చెప్పుచున్నాడు. విపరీత జ్ఞానమును కలిగించినది గాన మాయే మదిర అవ కావున భ్రాంతిని తొలగించుకొనుటకే ఆద్వైత వస్తువును గూర్చి చింతింపవలెనని శృతి యొక్క సహాయముతో చెప్పుచున్నాడు. 448 శ్రీ వివేక చూడామణి క్రియాసంభిహారేణ యత్ర నాణ్యదితి శృతియః బ్రవీతి ద్వైతరాహిత్యం మిథ్యాధ్యాస నివృత్తయే. 393 యత్ర నాణ్యదితి శృతియః యత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యచృణోతి నాణ్యద్విజానాతి స భూమ అను శృతి క్రియాసంభిహారేణ మాటి మాటికిని మిథ్యాధ్యాన నివృత్తయే అసత్యమైన భేదభ్రమ యొక్క నివృత్తి కొరకు ద్వైతరాహిత్యం ద్వయోభావ ద్విత ద్వితైవ ద్వైతం అనగా భేదము దాని యొక్క అధావము కొరకు బ్రవీతి చెప్పుచున్నది. లేదా మిథ్యాధ్యాస నివృత్తయే అనునప్పుడు అధ్యాస శబ్దమునకు ప్రపంచరూపమగు అర్థము యొక్క అధ్యాసము అని అర్థము. దాని యొక్క నివృత్తి కొరకు అనగా అధిష్టాన రూపముననే మిగులుట అనెడు నాశము కొరకు అధిష్టానవశేషో హి నాశ కల్పిత వస్తునః కల్పితమగు వస్తువునకు నాశమనగా అధిష్టానము మాత్రమే శేషించుట అని అభియుక్తుల వచనము. ఇది రజ్జు సర్పాదులందు కూడా కనబడుచున్నది. ప్రపంచము సత్యమైన చో దర్శన శ్రవణ విజ్ఞానాదులలో విషయము కాకుండా ఎట్లుండును? కావున బ్రహ్మనిష్ఠుడగు పురుషునకు ప్రపంచభానము లేదుగాన ప్రపంచము మిథ్యేయని భావము అవ ధ్యానము చేయుటకు వీలుగా నుండుటకై బ్రహ్మస్వరూపము బాగుగా చిత్తమునందు హత్తుకొనున్నట్లు వర్ణించుచున్నాడు. ఆకాశవ నిర్మల నిర్వికల్ప నిస్సీమ నిష్పందన నిర్వికారం అంతర్బహిశూన్య మనస్య మద్వయం స్వయం పరంబ్రహ్మ కిమస్తి బోధ్యం. 394 పరంబ్రహ్మ పరబ్రహ్మ ఆకాశపత్ ఆకాశమువలే నిర్మల నిర్వికల్పని సీమ నిష్పంచన నిర్వికారం నిర్మలమైనది నిర్వికల్పమైనది అనంతమైనది నిశ్చలమైనది వికారశూన్యమైనది అనర్వహశూన్యం లోపలను బయటను శూన్యమైనది అన్వయం అద్వితీయమైనది స్వయం ఆస్వత సిద్ధమైనది. దీనిని తెలుసుకొనిన పిమ్మట దోధ్యం తెలియదగనది. మరియొకటి కిమస్తి ఏమీ ఉన్నది? ఆత్మకృష్టి అంతర్బహి శూన్యం అనువంతవరకును ఉన్న విశేషణములు ఆకాశ బ్రహ్మలకు గల సాధర్మ్యమును బోధించునవి. అద్వయం అననవి బ్రహ్మ విశేషణములు. ఆకాశమువలే నిర్మలమైనది. ఆకాశము ధూళ్యాదులచే ఎట్లు ధూసరితము కాదో అట్లే బ్రహ్మ కూడా అజానాదులచే స్పృశింపబడనిది. వాస్తవమున నిర్వికల్పమైనది అనగా ఏకరూపమైనది నిస్సీమం అవధిలేనిది నేహస్పందనం క్రియార్హితమైనది నిర్వికారం ఉత్పత్తి శాసవృద్ధి ప్రసాదులు లేనిది అంతర్బహ శూన్యం పరిచ్ఛిన్నమైన దానికి లోపల అనియు బయట అనియు బ్రహ్మ పూర్ణరూపముగాన దీనికి లోన వెలు. ఈ విధముగా దీనికి స్వగతమగు భేదములు, లోపలి భాగము బయట భాగము వంటి భేదములు లేవు. అనన్యత్ ప్రత్యేగాత్మతో భేదము లేనిది అద్వయం ద్వితీయరహితము అనగా విజాతీయ ద్వితీయ వస్తువు లేమియు లేవని అర్థము. స్వయం విభాగముండును పల అననవీ లేవు. స్వతసిద్ధమైనది ఇట్టి పరబ్రహ్మ ఒక్కటి తెలిసినచో అన్నియు తెలియనుగాన ఇక తెలియవలసినది ఏదియూ ఉండదని భావము లేదా అనన్యత్ సర్వాత్మకమైనది. కావుననే అద్వయం తనకంటే భిన్నమైన ద్వితీయ వస్తువులు లేనిది అట్టి పరబ్రహ్మయే. స్వయం జీవాత్మ ఇంతకంటే తెలియవలసినది ఏమున్నది? సూర్యుడు బాణము వల్లే వేగముగా పరుగెత్తుచున్నాడు అని చెప్పినట్లు శ్రోతల బుద్ధికి బాగుగా అర్థమగుటకు మాత్రమే ఆకాశము బ్రహ్మకు దృష్టాంతముగా చూపబడుచున్నది గాని వాస్తవమున న తత్సమః ఇత్యాది శృతులననుసరించి బ్రహ్మతో పోల్చదగిన వస్తు వేదియును లేదు. ప్రతిజ్ఞాహాని రవ్యతిరేకాఛాభ్యభ్యః అను బ్రహ్మసూత్రముచే ఆకాశమునకు కూడా ఉత్పత్తి ఉన్నదని సిద్ధాంతీకరింపబడినది. అయినను లోకమున దాని ఉత్పత్తి చూచినవారు ఎవరునూ లేకపోవుటచే ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః ఇత్యాది శృతులలో ఆత్మ ఆకాశము వలె సర్వవ్యాప్తము నిత్యము అని చెప్పినట్లుగానే బ్రహ్మ ఆకాశము వలె నిర్వికారమని చెప్పుటలో దోషమేమీ లేదు. శ్రీవివేక 29:450 శ్రీవివేక చూడామణి వక్తవ్యం కిము విద్యతేత్ర బహుధా బ్రహ్మైవ జీవః స్వయం బ్రహ్మైతజ్జగదాపరాణు సకలం బ్రహ్మాద్వితీయం శ్రుతేః బ్రహ్మేవహమితి ప్రబుద్ధమతేః సంత్యక్త బాహ్యాః స్ఫుటం బ్రహ్మీభూయవ సంతి సంతతచిదానందాత్మనైవ ధ్రువం. 395 అత్ర ఈ విషయమున బహుధా అనేక విధములుగా అధికముగా వక్తవ్యం చెప్పదగనది. కిము విద్యతేమి ఉన్నది? జీవః జీవుడు స్వయం తాను బ్రహ్మైవ బ్రహ్మయే. ఆపరాణువు పరమాణువు వరకును సకలం సమస్తమైన ఏతత్ ఈ జగత్ జగత్తు బ్రహ్మ బ్రహ్మయే. కుతేహ శృతి వలన బ్రహ్మ బ్రహ్మ అద్వితీయం ఉద్వితీయరహితమైనది. అహమేవ బ్రహ్మ నేనే బ్రహ్మను ఇతి అని ప్రబుద్ధమతయః తెలుసుకొనిన బుద్ధి కలవారు స్ఫుటం పూర్తిగా సంయక్త బాహ్యాః విడువబడిన బాహ్య ప్రపంచము కలవారే బ్రహ్మీభూయ బ్రహ్మగా అయి సంతత చిదానందాత్మనైవ అవిచ్ఛిన్నమైన చిదానంద స్వరూపముతోడనే వసంతి నివసింతురు ధ్రువం నిశ్చయము. అత్ర ఈ బ్రహ్మైకత్వ విషయమున బహుధా అనేక ప్రకారములచే చెప్పవలసినది ఏమున్నది? మనస్సునకు బాగుగా పట్టుటకై సర్వవేదాంతముల తాత్పర్యగోచరముగు విషయము అనేక దృష్టాంతములతో ప్రతిపాదింపబడినది. దానినే సంగ్రహముగా చెప్పుచున్నాడు. విస్తరముగను సంగ్రహముగను చెప్పబడిన విషయమును బాగుగా తెలుసుకొనుటకు అవకాశముండునని చెప్పుదురు. శ్లోకాధ్యయన ప్రవక్ష్యామి యదుక్తం గ్రస్థకోటిభ్యః బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. కోటి గ్రంథములలో చెప్పిన విషయమును శ్లోకార్థములో చెప్పెదను. బ్రహ్మయే సత్యము, జగత్తు మిథ్య, జీవుడు బ్రహ్మయే, భిన్నుడు కాదు, జీవుడు తాను బ్రహ్మయే, జీవత్వము ఉపాధి కల్పితము. సర్పము యొక్క యథార్థ స్వరూపము రజ్జువైనట్లు జీవుడని అను. ఆత్మదృష్టి 451 కొనువాని యొక్క వాస్తవ స్వరూపము బ్రహ్మయే. కావున జీవుడు తాను బ్రహ్మయే కాని తద్భిన్నుడు కాడు. పరమాణువు వరకును ఈ వేదాది ప్రపంచమంతయు బ్రహ్మయే. సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలనితి శాస్త్ర ఉపాసిత అనుసృతిననుసరించి ఆ బ్రహ్మ నుండి పుట్టి దానియందు నిలిచి దానియందే లీనమగుటచే ఈ సర్వప్రపంచమును బ్రహ్మయే. అనాదియగు అజ్ఞానాధికము గూడ అధిష్ఠానమగు బ్రహ్మపై కల్పితమేగాన దానికంటే అతిరిక్తము కాదు. కావున బ్రహ్మ అద్వితీయం, తత్వమసి అయమాత్మా బ్రహ్మ, ఇదం సర్వం యదేమాత్మా ఆత్మైవేదం సర్వం బ్రహ్మైవేదం సర్వం ఏకమేవాద్వితీయం ఇత్యాది శృతులననుసరించి స్వవ్యతిరిక్త మగు వస్తువులు లేనిది నేనే బ్రహ్మను అని ప్రబుద్ధమతేహ శృత్యాచార్యోపదేశములచే జ్ఞేయమును తెలిసి కొనిన బుద్ధి కలవారు స్ఫుటం వాసన సహితముగా సంత్యక్త బాహ్యా విడువబడిన అహంకారాదులు కలవారే బ్రహ్మిభూయ పూర్వము అజ్ఞానముచే అబ్రహ్మత్వము కల్పితమైనది. ఆ అభిప్రాయముతో అభూత తద్భావార్థకమగుచ్చి ప్రత్యయము ప్రయుక్తమైనది. సాక్షాత్కరింపచేసుకొనబడిన బ్రహ్మత్వము కలవారే నందాత్మనేవ అవిచ్ఛిన్నమగు చిదానంద స్వరూపముతోడనే నివసింతురు అని విద్వదనుభవము చెప్పబడినది. ఇది ధ్రువం నిశ్చయము లేదా ధ్రువం నిశ్చలముగా వసంతి అనుదానితో అన్వయము పూర్తిగా బాహ్య వస్తువులను పరిత్యజించుటచే బ్రహ్మరూపమున స్థరముగనుందురు అని యర్థము. సంతతచిదా ఒకటి జహి మలమైకో సెహంధియోత్థాపితాసాం ప్రసభమనిల కల్పే లింగదే హేపీ పశ్చాత్ నిగమగదితకీర్తిం నిత్యమానందమూర్తిం స్వయమితి పరిచీయ బ్రహ్మరూపేణ తిష్ఠ. 396 452 శ్రీవివేక చూడామణి మలమైకో శమలభూయిష్టమైన స్థూలదేహమునందు అహంధియాహంకారముచే ఉత్థాపితాసాం కలిగింపబడిన అసను ప్రసభం బలాత్కారముగా జహి నశింపజేయుము. పశ్చాత్ అటుపిమ్మట అనిలకల్పే వాయువుతో సమానమైన లింగదే హేపిలింగ దేహమునందు కూడా ఆసను విడువుము. నిగమగతమూర్తిం సేదములచే కొనియాడబడిన కీర్తి గల నిత్యం ఆనందమూర్తిం నిత్యమైన ఆనందస్వరూపమును స్వయమితి తానే అని పరిశీయ నిశ్చయించి బ్రహ్మరూపేణ బ్రహ్మరూపములో తిష్ఠ ఉండుము. మలప్రచారమగు స్థూల దేహమునందును దాని పోషణాదుల విషయమునను అహంకారముచే కలిగిన ఆశను బలాత్కారముగా నశింపజేయుము. అహంకారమును తొలగించుటకై మలమయ అనుసాభిప్రాయమగు విశేషణము ప్రయోగింపబడినది. పిడ్డానం త్యజ్యతాం మలభాణవత్ అని వెనుక చెప్పబడినది కదా. పశ్చాత్ స్థూలదేహమునకు సంబంధించిన ఆశ నశించిన పీదప అనిలకల్పే వాయువు వలె అదృశ్యమైన లింగదే హేపి 17 అవయవములు గల సూక్ష్మ శరీరమునందుగూడా అహంకారాత్మకమగు ఆశను మనస్సునకు అనుకూలమగు విషయములపై ఆశను నశింపజేయుము. మొదటనే సూక్ష్మమును విడుచుట కష్టసాధ్యము. దూరదూరములగు స్థూల పదార్థములను మొదట విడిచినచో పిదప సన్నిహితములగు సూక్ష్మవస్తువుల త్యాగము సుకరము గాన స్థూల పదార్థములకు సంబంధించిన ఆశలను విడువుమని మొదట చెప్పబడినది. ఈ ఆశకు అహంకారమే కారణమని చెప్పుటచే అసహ్యమును కలిగించు దేహాధికమునందు అహంకారము లేనిచో నిమిత్తము లేకపోవుటచే ఆశయే కలుగదని సూచింపబడినది. అస్మాల్లో కాత్రేత్య ఏతమన్న మయమాత్మానముపసంకామతి ఇత్యాది శృతి కూడా పుత్రమిత్రాది బాహ్య పదార్థములయందు అహుబుద్ధిని విడచి దేహమును మాత్రమే ఆత్మగా భావింపవలేననియు అటుపిమ్మట దేహము కంటే అంతరముగు ఆత్మదృష్టి ప్రాణమును ఆత్మగా భావింపవలేననియు సాధకుల సౌకర్యము కొరకే ఉపదేశించినది. అదే క్రమమున మొదట దేహము కొరకై ఉపయోగించు ధనము పుత్రులు మొదలగు విషయములందు ఆశను త్యజింపవలెను. వాటియందు ఆశనే విడువవలెనన్నచో వాటి విషయమున అహంకారమును విడువవలెనని వేరే చెప్పవలెనా? అటుపైన స్థూల శరీరము విషయమున అహంకారమును ఆశను విడువవలెను. అటుపిమ్మట ప్రాణమయ మనోమయ విజ్ఞానమయములతో కూడియున్న సూక్ష్మశరీర విషయమున పంచకోశ వివేక ప్రకరణమునందు చెప్పిన యుక్తులచే అహంకారమును ఆశను నశింపజేసుకొనవలెను. నేను లేకుండపోకూడదు, నేను ఎల్లప్పుడూ ఉండవలెను అని ప్రతివానికిని ఆత్మయందు తనయందు అత్యధికమగు ప్రేమ ఉండును. స్థూల శరీరాదులందు అహంభావమున్నచో ఈ ప్రేమ తొలగిపోవును. వాటియందే ఉండునుగాన వాటి విషయమున ఆశను విడుచుటకు శక్యము కాదు. అందుచే క్రమముగా విచారణ చేయగా దృఢముగు వివేకజ్ఞానము జనించి స్థూల సూక్ష్మ శరీరములపై అహంకారము ప్రియము మోదము మొదలగు అవయవములతో గూడిన ఆనందమయము గూఢ సావయనము ఔపాధికముగాన అది కూడా అనిత్యమే అను నిశ్చయము కలుగుటచే దానిపై కూడా అహంకారము కలుగదు. ఈ విధముగా పంచకోశములు ఆత్మభిన్నములేయని నిశ్చయించి నిగమగదత కీర్తిం వేదములచే చెప్పబడిన సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము సర్వప్రాణి ప్రాణయతృత్వము సర్వప్రశాస్తృత్వము విశిష్ట సగుణాధిష్టానత్వము సచ్చిదానంద ఘనత్వము వామ్మన సాగోచరత్వము నిరాధారత్వము నిర్గుణత్వము నిష్కలత్వము నిర్వికల్పత్వము నిరంజనత్వము సూక్ష్మతమత్వము నిత్యశుద్ధ బుద్ధ ముక్త సత్యానన స్వభావత్వము మొదలగు రూపముగల కీర్తి కలిగినట్టియు నిత్యం ఆనందమూర్తిం నిత్యమైనదియు ఆనందమూర్తి అయినదియు నగు ఇట్లు చెప్పుటచే ఆనందమే కోసము శ్రీవివేక చూడామణి అనిత్యము కాన దానిని నిరాకరించినటనది పరమాత్మను స్వయమితి స్వస్వరూపమే అని పరిచయ నిశ్చయించి సాక్షాత్కరించుకొని బ్రహ్మరూపమున ఉండుము. పంచకోశములు కూడా ఆత్మ భిన్నములని నిషేధించిన పిదప బ్రహ్మయే ఆత్మయని కూడా అంగీకరింపనిచో నైరాత్మ్యవాదము ఆత్మయే లేదనువాదము ప్రసక్త మగును గాన బ్రహ్మరూపమున ఉండవలెను. కావుననే అసన్నేవ సభవతి ఇత్యాది శృతి బ్రహ్మ లేదనువాడు అసద్రూపుడగును అని చెప్పుచున్నది. నాలుగు సవాకారం యావదృజతి మనుజస్తావదశుచి పరేభ్యస్యాల్లేసో జననమరణ వ్యాధినిరయాః యదాత్మానం శుద్ధం కలయతి శివాకారమచలం తదా తేభ్యో ముక్తే భవతి హి తదాః శృతిరపి. 397 మనుజః మానవుడు యావత్ ఎంతకాలము వరకును సవాకారం సవాకారమును అనగా స్థూలదేహ తాదాత్మ్యబుద్ధిని భజతి పొందునో తావత్ అంతవరకును అకుచ్యః అపవిత్రుడైయుండును. పరేభ్యః ఇతరుల వలన క్లేశః దుహఖము సాత్ కలుగుచుండును. జనన మరణ వ్యాధి నిరయా జననము మరణము వ్యాధులు నరకము కలుగుచుండును. యదా ఎప్పుడు ఆత్మానం తనను శుద్ధం శుద్ధమైన వాణినిగను శివాకారం శివస్వరూపునిగను అచలంచాంచల్యరహితునిగను కలయతి గ్రహించునో తదా గ్రహించునో తదా అప్పుడు తేభ్యః ఆ అసకుచిత్వాదుల నుండి ముక్తః విముక్తుడై భపతి అగును. శృతిరపి ఊతి కూడా తతా విషయమును అహహి చెప్పుచున్నది కదా. మానవుడు ఎంతవరకును చైతన్యహీనమగు స్థూలదేహ తాదాత్మ్యముతో సవత్వమును పొందునో అనగా పాదాంగుష్ఠము మొదలు శిరస్సు వరకును ఉన్న శరీరమే నేను అనెడు బుద్ధితో సవాకారమును పొందునో అంతవరకును మలమేమగు ఆ శరీరము. 464 455 ఆత్మదృష్టి అశుచి ఎగుటచే తాను వాస్తవమున శుచియెనను శరీరతాదాత్మ్య బుద్ధిచే అశుచి ఎగును. మరియు పరేభ్యః శత్రువ్యాఘ్రాదుల వలన క్లేశము కలుగును. జననమరణ వ్యాధి నిరయాః ఈ లోకమున జన్మమరణ వ్యాధులు కలుగును. దేహమును ఆత్మగా భావించువాడు ఇకోన్యథాసన్ తమాత్మానం అనుస్మృతిననుసరించి పాపవంతుడుగాన అతనికి దేహపాతానంతరము నరకము వచ్చును. ఈ విధముగా అతనికి ఎప్పటికీ దుహఖమే. నహ వై సశరీరస్య సతః ప్రియా ప్రియయో రపహతిరస్తి. శరీరమున్నంతవరకును అనగా శరీరాభిమానమున్నంతవరకును ప్రియా ప్రియములు తొలగవు అని శృతి చెప్పుచున్నది. న సాంపరాయః ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమో హేన మూఢం అయం లోకో నాస్తి పరైతి మానీర్వ సమాపద్యతే మేడు. పునః పునధనాసచే విమూఢుడై ఏమరుపాటుతో ఉన్న తెలివి తక్కువ వానికి పారలౌకిక దృష్టియే ఉండదు. వాడు ఇదే లోకము మరి ఏ లోకములును లేవు అనుకొనుచుండును, అట్టివాడు మాటిమాటికిని నా వాత బడుచుండును అని యమవచన రూపముగు శృత కూడా చెప్పుచున్నది. ఏ ఎప్పుడు సాధంచతుష్టే సంపన్నుడై యథాశాస్త్రముగా గురువును సమీపించి అతని ముఖారవిందము నుండి వెలువడిన ఉపనిషద్వాక్యములచేతను వాటిని అనుసరించిన యుక్తులచేతను ఆత్మదేహత్రయాతీతమగుటచే శుద్ధమైనదనియు శివాకారం ఆనందస్వరూపమైనదనియు అచలం ప్రమాదమేమియూ లేని విధమున అనగా నిశ్చిత రూపమున ఎప్పుడు తెలుసుకొనునో అప్పుడు తేభ్యః పరుల వలన కలుగు క్లేశముల నుండియు జన్మమరణ వ్యాధి నరకముల నుండియు ముక్తుడగును. ఈ విషయమును శృతిరపి శృతి కూడా చెప్పుచున్నది. 458 శ్రీ వివేక చూడామణి భావము లేదా అపి శబ్దమును తల్ అనుదానితో అన్వయించి తదపి దానిని కూడా అనునర్ధమును చెప్పినచో పూర్వార్ధమునందు చెప్పిన విషయమును కూడా శృతి చెప్పుచున్నది అని భావము. అపి శబ్దమును ఉన్నట్లుగానే శృత్యః అనుదానితో అన్వయించి శృతిరపి శృతి కూడా చెప్పుచున్నది అనునర్ధమును చెప్పినచో అనుభవము. గురువులు మాత్రమే కాక శృత కూడా ఈ విషయమునే చెప్పుచున్నది అని లేదా అపి శబ్దమును ఆహాను క్రియాపదముతో అన్వయించి ఆహాపి చెప్పుచున్నది కూడా అని అర్థము చెప్పవలెను. అశరీరం వసనన ప్రియా ప్రియే స్పృశతః, శరీరాభిమానము లేనివానిని ప్రియాప్రియములు ముట్టజాలవు. ఆనందం బ్రహ్మణౌ విద్వాన్న బిభేతి కుతశ్చన, బ్రహ యొక్క ఆనందస్వరూపత్వమును తెలుసుకొనినవాడు దేని నుండియు భయపడడు. తరతి శోకమాత్మవిత్, ఆత్మజ్ఞానము కలవాడు శోకమును తరించును. ఖాత్వా దేవం ముచ్యతే సర్వపాపయః, ఆత్మను తెలుసుకొనిన పిమ్మట సర్వపాపముల నుండియు విముక్తుడగును. తమేవం విద్వానమృత ఇహ భవతి, ఆత్మను సాక్షాత్కరించుకునినవాడు ఇచటనే ముక్తిని పొందును. క్షీణేహ క్లేశ జన్మ మృత్యు ప్రహాణి, పాపములు క్షీణించుటతో జన్మ మరణములు తొలగిపోవును. జ్ఞాత్వా శివం శాంతి మత్యంతమేతి, ఆనందస్వరూపమగు ఆత్మను తెలుసుకొనిన పిమ్మట శాశ్వతమగు శాంతిని పొందును ఇత్యాది శృతులును. సమానే పురుషో నిమగ్నో నిశయా సోచతి ముహ్యమానః, జుష్టం యదా పశ్యత్యన్యమి సమస్య మహిమానమితి వితసుకః, ఈశ్వరునితో కలిసి ఒకే వృక్షమున అనగా శరీరమున ఉన్న జీవుడు మాయచే మోహితుడై దుహఖితుడగును. ఆ వృక్షమునందే ఉన్న ఈశ్వరుని ఎప్పుడు చూచునో అతని మహిమను తెలుసుకొనును దుహఖరహితుడగును అను శృతియు చెప్పుచున్నవి. ఆత్మజ్ఞానము లేనిచో ఆత్మదృష్టి 457, దుష్ఫలమనియు ఆత్మ యాథాత్మ్యజ్ఞానమున్న దుహఖము పూర్తిగా తొలగిపోవునని చెప్పుచూ ఈ శ్లోకము పూర్వశ్లోకోక్తమగు విషయమును ఫలప్రతిపాదనము ద్వారా సమర్థించుచున్నది. అవ ఆత్మశుద్ధ శివాకారమెట్లగును అని ఆశంకించుకొని చెప్పుచున్నాడు.